10.31 పవనః పవతామస్మిన్ రామః శస్త్రభృతామహం జుషాణాం మకరశ్చాస్మి ప్రోతసామస్మి జాహ్నవి. అనగా సర్వమును పవిత్రముగా వించు వాయువును మరియు శస్త్రధారులయందు దశరథపుత్రుడైన రాముడను నేనే. చేపలు మొదలగు జలమునందు చరించు ప్రాణులయందు మకరమనబడు విశిష్ట జాతికి చెందిన జలచరమును నేనే. ప్రవహించినటువంటి నదులయందు విశిష్టమైన గంగానదిని నేనే. 10.32 సద్దానామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున. అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. అనగా ఓ అర్జున, సృష్టికి ఆరంభమును మధ్యమును మరియు అంతమును అనగా సర్వపదార్థముల ఉత్పత్తి స్థితి మరియు ప్రళయమును నేనే అయి ఉన్నాను. గ్రంథారంభమునందు భగవంతుడైన శ్రీకృష్ణుడు తనను కేవలము చైతన్యమే ఆధారముగా కలిగియున్న ప్రాణులకు మాత్రమే ఆరంభ మధ్య మరియు అంతములుగా చెప్పుకొనియున్నాడు. కాని ఇప్పుడు ఇచ్చట సమస్తమైన జగత్తునంతటికీ ఆరంభముగాను అంతముగాను చెప్పుచున్నారు. ఇది విశేషము. WWW సమస్తమైన విద్యలయందు మోక్షమును కలిగించినది గావున విద్యలలోకెల్ల ప్రధానమైన ఆధ్యాత్మిక విద్యను నేను అని చెప్పుచున్నాడు. శంకా సమాధానములు చెప్పుట జరుగు కాలమందున చెప్పబడు వాక్యములయందు అర్ధ నిర్ణయము చేయు వాదమునకు సంబంధించిన వాక్యమును నేను అని చెప్పుచున్నాడు. ఇచ్చట ప్రవదతాం అను పదము ద్వారా వక్త చేత చెప్పబడు వాదము జల్పము మరియు వితండము అను మూడు విధములగు వచన భేదములు గ్రహించదగియున్నవి. అంతేగాని వక్తకు ప్రాధాన్యత లేదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 2.23 అక్షరానామకారో 2స్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః. అనగా అక్షరములేందు అనగా వర్ణములందు అకారమైన ఆను వర్ణమును నేను. సమాస సమూహమునందు ద్వంద్వమును సమాసమును నేను. మరియు నేనే నాశమును నది లేనటువంటి కాలమును అనగా క్షణములు ఘడియలు మొదలగు నామములతో చెప్పబడు ఆ కాలము లేక కాలమునకు గూఢ కాలమైన పరమేశ్వరుడను నేనే అయి ఉన్నాను. మరియు నేనే విధాత అనగా జగత్తునందలి ప్రాణులన్నీయు చేయు కర్మలకు ఫలమును కలిగించు లేక నిర్ణయించువాడను మరియు ఆనంద స్వరూపుడనైన పరమాత్మను నేను. 10.34 మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతాం కీర్త్యః శ్రీర్వాక్చ నారీణాం స్మృతి మేధాధృతేః క్షమా. అనగా ధనము మొదలగు సంపదలను నశింపజేయునది మరియు ప్రాణములను అనగా ప్రాణములతో కూడియున్న దేహాదులను నశింపజేయునది అగు రెండు విధములగు మృత్యువు సర్వమును హరించునది అని చెప్పబడుచున్నది. అటువంటి సర్వమును హరించు మృత్యువును నేనేయున్నాను. అట్లు కానిచో పరమేశ్వరుడు ప్రళయకాలమునందు సర్వమును నశింపజేయువాడుగావున ఆతడే సర్వహరుడు ఆ సర్వహరుడను నేనేయున్నాను. భవిష్యత్కాలమునందు అనగా ముందు రాబో కాలమునందు ఎవనికి లేక దేనికి ఉత్కర్ష అనగా పెంపుదల అనగా ఐశ్వర్యము లభించునున్నదో దాని యొక్క వృద్భవము అనగా పుట్టుట లేక కలుగుట అనగా అట్టి ఔన్నత్యమునకు కారణము నేనేయున్నాను. స్త్రీలేందు కీర్తి స్త్రీ అనగా సంపద వాక్పటుత్వము లేక వాగ్వైభవము స్మృతి అనగా జ్ఞాపక శక్తి బుద్ధి అనగా గ్రహణ శక్తి ధృతి అనగా పట్టుదల మరియు క్షమాగుణము కలిగియున్న స్త్రీలు అనగా ఏ స్త్రీతో సంబంధము మాత్రము కలిగియున్నందున లోకులు తమను కృతార్థులుగా తలంతురు అటువంటి పుణ్యస్త్రీని నేనేయున్నాను. 10.35 బృహత్సమ తథా సామ్నాం గాయత్రి ఛందసామహం. మాసానాం మార్గశీర్షి 2 హమృతునాం కుసుమాకరః. అనగా మరియు సామవేదమునందలి బృహత్సమ అను పేరుగల ప్రధాన ప్రకరణమును నేనేయున్నాను. ఛందస్సులేందు గాయత్రి అను పేర్గల ఛందస్సును నేనయున్నాను. అనగా గాయత్రి మొదలగు ఛందోబద్ధమయ్యున్న రుచులు అనగా ఛందోబద్ధ వాక్యములు కలవో వాటియందు గాయత్రి ఛందస్సు నందు చెప్పబడిన వాక్యమును నేనయ్యున్నాను. మాసములేందు మార్గశీర్షమును మాసమును ఋతువుల ఎందు వసంత ఋతువును నేనయ్యున్నాను. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 224.36 ద్యూతం ఛలేతామస్మి తేజస్తేజస్వినామహం జయో 2 సమీ వ్యవసాయో 2 సమీ సత్వం సత్వవతామహం. అనగా మోసముతో కూడిన ద్యూతము అనగా జూదమును నేనే. తేజముతో కూడిన అనగా ప్రతిభావంతులయందున్న తేజమును అనగా ప్రతిభను నేనే. సర్వకార్యములందలి విజయమును నేనేయున్నాను. ప్రయత్నశీలురందలి ప్రయత్నమును అనగా ఉత్సాహమును అనగా కార్యములందు ఫలమును పొందవలయుననడి పట్టుదలను నేనేయున్నాను. సత్వగుణ సంపన్నులైన పురుషులయందలి సత్వమును నేనేయున్నాను. 10.37 వృష్ణానాం వాసుదేవో 2 స్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాం ముసనా కవ్యః. అనగా వృష్టివంశము వార్యందు నీ సఖుడను అనగా మిత్రుడనైన వాసుదేవుడను నేనే. పాండవులయందు ధనంజయుడను అనగా నీవే నీవు నేనేయున్నాను. మునులేందు అనగా మననము చేయు వార్యందు మరియు సర్వపదార్థములను సత్వరూపమున గుర్తించువారియందు నేను వ్యాసుడను. కవులేందు అనగా భూతవర్తమాన భవిష్యమును త్రికాలములయందు జరుగు కార్యకలాపలను స్థితిగతులను ఎదుంబువారియందు నేను సర్వశ్రేష్ఠుడగు శుక్రాచార్యుడను. దమేతామస్మి నీతిరస్మి జిగీషుతాం మౌనం చేవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. 10.38 దండో అనగా ఆ శత్రువులు మొదలగు వారిని అణచువారి ముఖ్య సాధనమైన దండమును నేనే. అనగా దుర్మార్గులను దండించు దండనాశక్తిని నేనే. విజయమును ఆకాంక్షించు న్యాయభావమును నేనే. విషయములను రహస్యముగా దాచియుంచు మౌనమును నేనేయున్నాను. జ్ఞానులయందలి జ్ఞానమును నేనే. 10.39 యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్స్యాన్మయ భూతం చరాచరం. అనగా ఓ అర్జున, సర్వభూతములకు మూల కారణమైన బీజము అనగా సర్వభూతముల ఉత్పత్తికి కారణమైన మూల పదార్థము అనగా సర్వవ్యాపక బ్రహ్మతత్వమును నేనే. ఈ ప్రకరణమును ముగించుట కొరకు సమస్త విభూతుల యొక్క సారమును అనగా సర్వమునకు కారణస్వరూపమైన మూల పదార్థమును గురించి చెప్పుచున్నారు. ఈ విధముగా చరాచరమైన ఏ ఒక్క ప్రాణగూడ నాకంటే భిన్నముగా లేదు. అట్లేలైనా పదార్థములన్నీ సత్తారహితములు అనగా అసలు లేనివైయుండును. అందుచేత తేలిన సారాంశమేమన ఈ బ్రహ్మాండమంతయు నా స్వరూపముననే యున్నది. నాకంటే భిన్నముగా ఏమీను లేదు. సర్వము నేనేయున్నాను. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 225.40 నాంతో వస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయ. అనగా ఓ పరంతప, నా యొక్క దివ్య విభూతుల యొక్క వ్యాపకత్వమునక అంతమనున్నది లేదు. అట్లేలైనా సర్వాత్మరూపుడైన ఈశ్వరుని విభూతులు ఇంతేనా ఎవ్వరును ఎడింగజాలరు. అందుచే చెప్పను లేరు. ఇప్పుడు నేను చెప్పినది గూడా విభూతులయందలి కొంత భాగమును మాత్రమే. 10.41 యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్ఛాత్వం మమ తేజోం 2 స సంభవం. అనగా ప్రపంచమునందు ఏ పదార్థములు విభూతితో కూడియున్నవో మరియు శ్రీమంతమయ్యున్నవో అనగా శ్రీ అనగా లక్ష్మి అనగా శ్రీతత్వముతో కూడియున్నవో ఆయన్నీయు ఈశ్వరుడనైన నా తేజోమయతత్వము నుండియే ఉద్భవించినని తెలియుము. అన తేజస్సు యొక్క కొంత భాగము మాత్రమే ఈశ్వర సృష్టికి కారణము. ఈ విధముగా ప్రపంచమునందు తోచు వస్తువులన్నింటికీ నన్నే కారణ పదార్థముగా ఎగుంగుము. 10.42 అథవా బహునైతేన కిం జాతేన తవార్జున విష్టభ్యహమిదం కృత్స్నమేకాంసేన స్థితో జగత్. అనగా అర్జున, అట్లు కాదంటివేని, ఇప్పుడు నేను పైన చెప్పిన విధముగా వర్ణీబడిన అసంపూర్ణమైన నా విభూతి వ్యాపకత్వమును గురించి తెలుసుకునినందువలన నీ కలుగు ప్రయోజనమేమున్నది? అందువలన ఇప్పుడు నేను నీకు నా విభూతి యొక్క సర్వాపూర్ణమైన రూపమును అనగా తత్వమును అనగా వ్యాపకత్వమును గురించి చెప్పెద సావధి చిత్తుడనే వినుము. నేను నా యొక్క అంశతోనే సర్వభూతములకు ఆత్మరూపుడనైన్నాను. ఆ అంశతోనే సమస్తమైన జగత్తును కల్పించి దృఢముగా నిలిచియున్నాను. ఆ కారణముచేతనే 2 చూడొట్టై. 3 అని వేద మంత్రములు చెప్పుచున్నవి. అనగా సమస్త భూతములు ఆ పరమేశ్వర యొక్క ఒక్క పాదము మాత్రమే. శ్రీ శ్రీ శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి విభూతి యోగమనబడు 10వ అధ్యాయమునకు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి. ప్రణవాశ్రమము 2 2026 నుంచి 17 వరకు.